18.61 ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే ఊర్జున తిష్ఠతి గ్రామేణ సర్వభూతాని యంత్రారుఢాని మాయయా. అనగా అర్జున, ఈశ్వరుడు అనగా అందరినీ శాసించుచున్నట్టి నారాయణుడు సమస్తమైన ప్రాణుల యొక్క హృదయములయందు నిండియున్నాడు. ఎవడైతే తెల్లని స్వచ్ఛము మరియు శుద్ధమైనట్టి అంతఃకరణము గలవాడైయుండునో అనగా పవిత్రమైన అంతఃకరణము గలవాడు అర్జునుడు. ఏలేనా అహశ్చ కృష్ణమహర్జుంచ అను వాక్యమునందలి అర్జునుడు అను శబ్దము శుద్ధత్వమును సూచించునదిగా ఉన్నది. ఈశ్వరుడు ఏ విధముగా స్థిరముగాయున్నాడు అన్నచో చెప్పుచున్నాడు. సమస్తమైన ప్రాణులను యంత్రముపై ఎక్కిన బొమ్మల వలె భ్రమింపజేయుచు అనగా త్రిప్పుచూ ఉండియున్నాడు. ఇచ్చట ఈ భ్రాంతి అను శబ్దము వ్యర్థముగా వచ్చినది అనగా ఏ విధముగా యంత్రముపై కూర్చున్న బొమ్మలు మొదలగు వాటిని ఆటగాడు మాయగా త్రిప్పుతూ తాను మాత్రము స్థిరముగానే యుండునో ఆ మాదిరిగానే ఈశ్వరుడు అందరి హృదయము దేహములందు నిండియున్నాడో ఈ విధముగా దీనికి సంబంధము కలదు. 18.62 తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. అనగా ఓ భారత, నీవు సర్వభావముతో ఆ ఈశ్వరుని శరణు పొందుము అనగా ఈ ప్రపంచమునకు సంబంధించిన సమస్తమైన దుహఖములను నశింపజేసుకొనుట కొరకు శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 177. మనసా వాచా మరియు దేహముతో సహా అన్ని విధములుగానూ ఆ ఈశ్వరుని యొక్క ఆశ్రయమునే గ్రహించుము. అప్పుడు ఆ ఈశ్వరుని అనుగ్రహము వలన పరమోత్తమమైన శాంతిని అనగా పరమ సుఖమును మరియు శాశ్వతమైన స్థానమును అనగా విష్ణువునేయున్న నా యొక్క నిత్యధామమును పొందెదవు. 18.63 ప్రీతితే జానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశేతదశేషణయథేచ్ఛసి తథా కురు. అనగా అసర్వజ్ఞుడనగు ఈశ్వరుడనే యున్న నేను నీకు ఈ అత్యంత రహస్యతి రహస్యమును మరియు అత్యంత గోపనీయము అనగా ఎవ్వరికీ చెప్పక దాచి ఉంచదగిన రహస్యముతో కూడిన జ్ఞానమును చెప్పియున్నాను. ఈ పైన చెప్పిన శాస్త్ర రహస్యమును అనగా పైన చెప్పిన మాటల యొక్క సమగ్రమైన అర్థమును విచారించి దీనిని గురించి చక్కగా మననము గావించుకొని అప్పుడు నీవు నీ ఇష్టము వచ్చినట్లుగా వ్యవహరించుము. అయినప్పటికీ ఇంకొక్క మాట చెప్పెదను వినుము. 18.64 సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామితే హితం. అనగా దాచివుంచదగిన రహస్యములన్నింటిలోనూ అత్యంత గోపనీయమైన రహస్యముతో నిండియున్న నా పరమోత్తమములైన మాటలు నీవు తప్పక వినుము. అనగా ఏ మాటలు ఇంతకు పూర్వము నేను నీతో అనేక పర్యాయములు చెప్పియున్నానో వాటినే నీవు మరల ఒక్కసారి వినుము. నేను చెప్పునదంతయు దేనికో భయపడిగాని లేక నా స్వలాభము కొరకుగాని చెప్పుటలేదు. కాని నీవు నాకు ఒకే ఒక్క ప్రియమైనవాడవు అనగా నాకు నీకంటే ప్రియమైనవాడు మరొకడు లేడు. ఈ ఒక్క మాటను గుర్తించుకొని కేవలము ఈ కారణముగానే నీకు మేలును అనగా హితమును కలిగించు మాటను అనగా పరమోత్తమమైన జ్ఞానమును పొందుటకు సాధనమైన దానిని చెప్పెదను. ఏలేనా ఈ సాధనమే సర్వహితముల కంటే ఉత్తమమైన హితమును కలిగించునదైయున్నది. అట్టి హితమును కలిగించు సాధనమెద్దియో చెప్పుచున్నారు. 18.65 మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియో రెండు మెనస్సి మే. అనగా నీవు నాయందు మనస్సు గలవాడవు కమ్ము అనగా నాయందే నీ చిత్తమును ఎల్లప్పుడూ నిలిపి ఉంచుము. నా భక్తుడవు కమ్ము అనగా ఎల్లప్పుడూ నా భజన చేయుచుండుము, నన్నే పూజించుచుండుము మరియు నాకే నమస్కరించుచుండుము. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 178. ఆ విధముగా చేయుచు అనగా వాసుదేవుడనైన నాయందే నీ యొక్క సాధ్య సాధన మరియు వాటి ప్రయోజనములనన్నింటినీ నాకే సమర్పించితివేని తుదకు నీవు నన్నే పొందెదవు. ఈ విషయమునందు నేను నిజముగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. అట్లేలేనా? నీవు నాకు అత్యంత ప్రియమైనవాడవు. ఇంత చెప్పుట ఎందు గల అభిప్రాయమేమనా? ఈ ప్రకారముగా భగవంతుడు చేసిన నిజమైన ప్రతిజ్ఞను విని తెలుసుకుని మరియు భగవంతుని యొక్క భక్తి యొక్క ఫలము మోక్షమును ప్రసాదించుటకు ఏకైక సాధనమని తెలుసుకుని ప్రతి మానవుడు కూడా భగవంతుని శరణు పొంది ఆయనయందే భక్తి భావము కలిగి ఉండవలేయును. కర్మయోగనిష్టకు సంబంధించిన పరమ రహస్యము అయిన ఈశ్వర శరణాగతిని ఉపసంహరించి దాని తరువాత ఇప్పుడు కర్మయోగనిష్ట యొక్క ఫలరూపమైన సమస్త వేదాంత గ్రంథములేందు చెప్పబడిన యథార్థ జ్ఞానమును గురించి చెప్పవలసి యున్నది. అందులకు గాను భగవంతుడు ఇట్లు చెప్పినాడు: మామేకం శరణం ప్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. 18.66. సర్వధర్మాన్ పరిత్యజ్య, అనగా సమస్త ధర్మములను, అనగా భూమి మీద ఎన్ని ధర్మములు ప్రచారము నందున్నవో వాటినన్నింటినీ, ఇచ్చట నైష్కర్మ్య అనగా ఎటువంటి కర్మలు లేనటువంటి సిద్ధాంతమును ప్రతిపాదించవలసియున్నది. అందుచేత ధర్మ శబ్దము ద్వారా అధర్మమని కూడా గ్రహించబడుచున్నది. ఎవ్వడు చెడ్డ కర్మలు చేయట నుండి విరక్తిని చెందియుండలేదో అటువంటివాడు ధర్మసమ్మతము ధర్మసమ్మతము కాని రెండు విధములగు కర్మలను త్యజించి మొదలగు మాటలు శృతి స్మృతి గ్రంథములయందు కూడా ఈ విషయమే చెప్పబడినది. సర్వధర్మములను త్యజించి సర్వకర్మలను సన్యసించి ఒక్కడనైన నాయందు శరణు పొందుము. అనగా అట్లేలేనా? నేను అందరి యొక్క ఆత్మను సమభావముతో సర్వభూతములయందును నిశ్చలముగా ఉండియున్న ఈశ్వరుడను అచ్యుతుడను మరియు గర్భము జన్మము వృద్ధత్వము మరియు మరణము లేనివాడనేయున్నాను. అటువంటి ఏకమాత్రుడనైన నాయందు శరణు పొందుము. అభిప్రాయమేమనా? పరమేశ్వరుడగు నాకంటే వేరుగా ఏమీయూ లేదు. అట్టి నిశ్చయమును పొందుము. ఈ విధముగా నిశ్చయించుకొనునట్టి నీవంటివారికి నా స్వరూపమును ప్రత్యక్షము చేయుదును. అట్లు చేసి సమస్తమైన ధర్మాధర్మ బంధన రూపమైన పాపముల నుండి ముక్తులను గావించెదను. నేను సమస్త ప్రాణుల హృదయముల యందును ఉన్న ప్రకాశమయమైన జ్ఞానమును దీపము ద్వారా అజ్ఞానజనితమైన అంధకారమును నశింపజేయుదును. చూ గీత 10.11. అందువలన నీవు చింతంచవలదు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 179. 19. శాస్త్రము యొక్క ఉపసంహార ప్రకరణము. ఈ గీతాశాస్త్రమునందు నిశ్చయించబడినది పరమకళ్యాణకరమైన మోక్షమునకు సాధన రూపమైనది జ్ఞానమాలేక కర్మలా లేక రెండున అను ఈ విషయము నిర్ణయించవలసి యున్నది. పూర్వపక్షము అసలు ఈ సందేహము ఎందుకు కలుగుచున్నది? సమాధానము ఏలేనా? యజ్ఞాత్వా రెండు మూతమస్నుతే. చూ గీత 13.12. తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. చూ గీత 18.55. అనగా దేనిని పొంది అమరత్వమును పొందునో తదనంతరము అనగా దాని తరువాత నన్ను తత్వతః గుర్తించి నాయందే ప్రవేశించునో మొదలగు వాక్యములు కేవలము జ్ఞానము వలననే మోక్షము కలుగునని చెప్పుచున్నవో లేక నీకు కర్మ చేయుటయందే అధికారము కలదు కావున నీవు కర్మలే చేయుము మొదలగు వాక్యములు కర్మలు చేయుట ఆవశ్యక కర్తవ్యములని చెప్పుచున్నవో ఈ విధముగా జ్ఞానము మరియు కర్మలు రెండు కర్తవ్యములేని ఉపదేశించియున్నందున బహుశా రెండు కలిసి మోక్షమునకు సాధనములగునేమోయెను సంశయము కలుగవచ్చును. పూర్వపక్షము కాని ఈ విధముగా చర్చించినందువలన కలుగు ఫలమేమి? సమాధానము ఫలమేమన? ఈ మూడింటిలో నుండి ఏదో ఒకదానిని పరమకళ్యాణమునకు అనగా మోక్షమునకు సాధనముగా నిశ్చయించుట. అందువలన ఈ విషయమును గురించి విస్తారపూర్వకముగా చర్చించవలసియున్నది. సిద్ధాంత ప్రతిపాదన: కేవలము ఆత్మజ్ఞానమే పరమకళ్యాణమునకు అనగా మోక్షమునకు సాధనమైయున్నది. ఏలైనా భేద ప్రతీతి అనగా భేదమున్నట్లుగా కలుగు భ్రాంతిని నివర్తింపజేయునదయున్న కారణముగా మోక్షప్రాప్తియే దానికి హద్దు అనగా అంతము. ఆత్మేందు క్రియా కారకము మరియు ఫలవిషయకమైన భేదబుద్ధి అవిద్య కారణముగా ఆరంభము నుండి కలుగుచున్నదే. కర్మలు నావి, నేను వాటికి కర్తను, నేను ఫలానా ఫలము నాశించి ఈ కర్మ చేచున్నాను, ఈ విధముగా తలంచు అవిద్య అనాది కాలము నుండి వచ్చుచున్నది. కేవలము ఒక్కడైనా నేను అకర్తను అనగా ఎటువంటి కర్మలు చేయువాడను కాను, క్రియలు లేనటువంటి మరియు వాటి ఫలములను కూడా కోరనటువంటి ఆత్మనే యున్నాను. నాకంటే వేరుగా మరొకడు ఈ ప్రపంచమునందులేడు అననటువంటి ఆత్మవిషేకమైన జ్ఞానము ఈ అవిద్యను నశింపజేయునదయ్యున్నది. అట్లేలైనా ఇటువంటి ఆత్మజ్ఞానము కలుగగానే కర్మ ప్రవృత్తికి కారణరూపమైన భేదబుద్ధి తనంతట తానుగా నశించును. శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం 180 వాక్యమునందలితు శబ్దము రెండు పక్షములను నిరాకరించుటకు అనగా నివృత్తి చేయుటకు వాడబడినది. అనగా మోక్షము కర్మల వలనగాని లేక జ్ఞానకర్మల సముచ్చయము వలనగాని లభించదు. ఈ విధముగా తూ శబ్దము రెండు పక్షములను ఖండించుచున్నది. మోక్షము అకార్యము అనగా స్వతసిద్ధమైనది. అందువలన కర్మలను మోక్షమును పొందుటకు సాధనముగా ఒప్పుకొనుటకు దరదు. అట్లేలైనా ఏదైనా నిత్యము అనగా స్వతః సిద్ధమైన వస్తువు కర్మలు లేక జ్ఞానము ద్వారా ఉత్పత్తి చేయబడదు. అయితే కేవల జ్ఞానము కూడా వ్యర్థమన్నట్లే గదా. సమాధానము అట్లు చెప్పుట సరికాదు. ఏలైనా అవిద్యను నశింపజేయునదయ్యున్నందున దానికి అనగా జ్ఞానమునకు మోక్షప్రాప్తి రూపమైన ఫలము లభించు వరకు సాధన రూపముగా ఉండు అవకాశమున్నది. అనగా దీపము యొక్క ప్రకాశమునకు రజ్జువు అనగా త్రాడు మొదలగు వస్తువులయ్యందు కలుగునటువంటి సర్పాదుల భ్రాంతిని మరియు అంధకారమును నశింపజేయుటే ఫలమయ్యున్నదో మరియా ఏ విధముగా ఆ ప్రకాశము యొక్క ఫలము సర్పవిషయకమైన వికల్పమును అనగా భ్రాంతిని తొలగించి కేవలము రజ్జువును ప్రత్యక్షముగా వించి సమాప్తిని పొందుచున్నదో ఆ విధముగానే అవిద్యారూపమైన అంధకారమును నశింపజేయునటువంటి ఆత్మజ్ఞానము యొక్క ఫలము కూడా కేవలము ఆత్మస్వరూపమును ప్రత్యక్షముగా వించిన తరువాతనే సమాప్తిని పొందుట చూడబడుచున్నది. పూర్వపక్షము అలా, వేటి యొక్క ఫలము ప్రత్యక్షముగా ఉండునో అటువంటి కట్టెలను చీచుటలేక అరణి మంథమును అనగా రెండు కర్ర ముక్కలను రుద్ది అగ్నిని పొందుట అనగా అగ్నిని పుట్టించుట మొదలగు క్రియలున్నవో ఆ కార్యములందు నిమగ్నమయ్యున్న కర్త మొదలగు కారకములను అనగా సాధనములను అనగా ఒక కట్టే రెండుగా చీలిపోవుట లేక అగ్ని ప్రజ్వలించుట అనగా మండుట మొదలగు ఫలముల కంటే మరేదైనా అన్యము అనగా ఇతర ఫలములను ఇచ్చినట్టి కర్మలేందు ప్రవృత్తి కలుగనేరదు. అదే విధముగా దేని యొక్క ఫలము ప్రత్యక్షముగా ఉండునో అటువంటి జ్ఞాననిష్ణారూపమైన క్రియయందు లగ్నమయ్యున్న జ్ఞాత ఎరుంగువాడు మొదలగు కారకముల యొక్క గూఢ ఆత్మకైవల్యరూపమైన ఫలము కంటే వేరుగా ఫలమును పొందించు మరో ఇతర కర్మలయందు ప్రవృత్తి కలుగనేరదు. అందువలన జ్ఞాననిష్ట కర్మతో జరగనేరదు. భోజనము మరియు అగ్నిహోత్రము మొదలగు క్రియల వలె దీనియందుగూడా సముచ్చయము సంభవమగును అని చెప్పుట సరికానేరదు. ఏలేనా దేని యొక్క ఫలము కైవల్యమో అనగా మోక్షమో అట్టి జ్ఞానము కలిగిన తరువాత కర్మ ఫలమును పొందవలయుననెడి కోరిక కలుగనేరదు. అదెట్లనా? పరిపూర్ణమైన జలాశయము కనిపించిన తరువాత బావి లేక చెరువు మొదలగువాని జలములను పొందవలయుననెడు కోరిక కలుగనేరదు. అదేవిధముగా దేని యొక్క ఫలము మోక్షమైయున్నదో అటువంటి జ్ఞానమును పొందిన పిదప శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 181 క్షణిక సుఖరూపమైన ఇతర ఫలములను లేక అందులకు సాధన రూపమైన కర్మలు చేయు కోరిక కలుగనేరదు. అట్లేలైనా ఏ మనుష్యుడు రాజ్యమును పొందింపజేయు కర్మలయందు నిమగ్నమయ్యున్నాడో అతని ప్రవృత్తి క్షేత్రప్రాప్తి మాత్రమునే ఫలముగా కలిగియున్న చిన్ని చిన్ని కర్మలయందు కలుగనేరదు. అంతేకాదు, అటువంటి కర్మలు చేయవలెనన్న కోరిక గూడా కలుగనేరదు. ఆ విధముగా ఇప్పుడు సిద్ధించినదేమనా? పరమకల్యాణమునకు సాధనమైనది కర్మై కాదు, మరియు జ్ఞాన కర్మల సముచ్చయము కాదు, మరియు మోక్షము మాత్రమే దేని యొక్క ఫలమై యున్నదో అటువంటి జ్ఞానమునకు కర్మల యొక్క ఆవశ్యకత లేక సహాయము కించిత్తు కూడా లేదు. ఏలేనా జ్ఞానము అవిద్యను నశింపజేయనదైయున్నది, అందువలన జ్ఞానమునకు కర్మలతో విరోధమే గాని సహయోగము లేదు. అంధకారమును నశింపజేయనది అంధకారముగాదని అందరికు తెలిసిన విషయమే గదా. అందువలన కేవలము జ్ఞానమే పరమ కళ్యాణమునకు అనగా మోక్షమునకు ఏకమాత్ర సాధనము. పూర్వపక్షము ఈ సిద్ధాంతము సరికాదు. ఏలేనా నిత్యకర్మలు చేయకుండిన ప్రత్యవాయము అనగా దోషము కలుగును, మరియు మోక్షము నిత్యమైనది గదా. భావమేమనా? కేవలము జ్ఞానము వలననే మోక్షము కలుగునని ఇంతకు పూర్వము చెప్పియున్నారు. అది సరికాదు. ఏలేనా వేదశాస్త్రములందు చెప్పబడిన నిత్యకర్మలు చేయకుండిన ఎడల నరకాది ప్రాప్తి రూపమైన దోషము కలుగును. అలా అయితే కర్మల నుండి విడుదల జరగనే జరగదని చెప్పిన ఎడల మోక్షమునకు అవకాశమే ఉండదని చెప్పినను దోషముండదు. ఏలేనా మోక్షము నిత్యసిద్ధమైయున్నది కదా, నిత్యకర్మలను ఆచరించినందున ఎటువంటి దోషము ఉండదు. నిషిద్ధకర్మలను పూర్తిగా త్యజించినందున అనిష్టము అనగా పాపయోనులయ్యందు జన్మ కలగదు. కామ్యకర్మలను త్యజించినందువలన మంచి యోనులయ్యందుగూడా జన్మ కలగదు. మరియు వర్తమాన అనగా ఇప్పుడున్న శరీరమును కలిగించినటువంటి కర్మల యొక్క ఫలమును ఇప్పుడు అనుభవించుచున్నందున అది గూడా నశించినందున ఈ ఇప్పుడున్న శరీరము నశించగానే మరల తిరిగి రెండవ శరీరము కలుగుటకు కారణమే ఉండనందున, మరియు శరీర సంబంధమైన ఆసక్తి మొదలగునవి చేయనందున ఏ స్వరూపమునందు నిలచియుండునో అదే కైవల్యము. అందువలన ఎటువంటి ప్రయత్నము చేయకయే కైవల్యము సిద్ధించును. సమాధానము కాని పూర్వపూర్వ అనేక జన్మలేందు చేసియున్నట్టి స్వర్గ నరకాది ప్రాప్తి రూపములైన ఫలమును ఇచ్చినటువంటి ఏ అనేకానేక అనారబ్ధ ఫలములు అనగా సంచిత కర్మలు గలవో వాటన్నింటి యొక్క ఫలముల భోగము జరగనందున అవి నశింపనేరవు గదా. మరి వాటి సంగతెమగును శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 182 పూర్వపక్షము అట్లు చెప్పుట సరికాదు. ఏలేనా నిత్యకర్మల అనుష్ఠానమునందు జరుగు పరిశ్రమ రూపమైన దుఃఖము యొక్క భోగము ఆ సంచిత కర్మల ఫలభోగముగా తలంచబడుచున్నది. అట్లుగాకున్న ప్రాయశ్చిత్తము వలె నిత్యకర్మలు కూడా పూర్వము చేయబడిన కర్మల ఫలభోగముగా ఎంచబడుచున్నవి. మరియు ప్రారంభకర్మల యొక్క ఫలము భోగము వలన నశించును. అటుపైన క్రొత్త కర్మలు ఆరంభించినందున కైవల్యము ఎటువంటి ప్రయత్నము లేకయే సిద్ధించును. సమాధానము, ఈ సిద్ధాంతము సరిగాదు. ఏలేనా ఆ తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాణ్యః పంథా విద్యతే రెండుయనాయ చు. శ్వేతాశ్వతరోపనిషత్తు 3.8 అనగా ఆ పరమాత్మను గుర్తించిన మనుష్యుడు మాత్రమే మృత్యువు నుండి తప్పించుకొనును. అంతకంటే వేరు మార్గము లేదు. ఈ విధముగా మోక్షస్థితిని పొందుటకు విద్య కాకుండా ఇతర మార్గము లేదని చెప్పు శృతులున్నవి. ఏ విధముగా చాపనో లేక చర్మమునో చుట్టినట్లుగా ఆకాశమును చుట్టుట సంభవము కాదో ఆ విధముగానే అజ్ఞానికి ముక్తి అనగా మోక్షము అసంభవమని చెప్పు శృతులు అనేకములున్నవి. మరియు పురాణములు మరియు స్మృతి గ్రంథములేందు కూడా అజ్ఞానము ద్వారానే కైవల్యము ప్రాప్తించును అని చెప్పబడియున్నది. జ్ఞానదేవతు కైవల్యం. అదిగాక ఈ సిద్ధాంతమునందు ఏ కర్మల ఫలము భోగించుటకు ఇంకా లభించుట ఆరంభము కాలేదో అటువంటి పూర్వము చేయబడినట్టి పుణ్యకర్మల నాశము కూడా ఆరంభము కానందున కూడా ఈ సిద్ధాంతము సరిగాదు. అనగా ఏ విధముగా పూర్వము చేయబడినట్టి సంచిత పుణ్యములు అనుభవించబడుట సంభవమో ఆ విధముగానే సంచిత పాపములుండుట కూడా సంభవమే. అందువలన పునర్జన్మ కలుగకుండా అవి నశించుట సంభవము కాదు. గనుక మీ సిద్ధాంతముననుసరించి మోక్షము సిద్ధించుట కుదరదు. ఇంతేకాకుండా పుణ్యపాపములకు కారణరూపమైన రాగము, ద్వేషము మరియు మోహము మొదలగు దోషములు ఆత్మజ్ఞానము లేకుండా సమూలముగా నశించుట సంభవము కానందున పుణ్యపాపములు నశించుట అసంభవము. మరియు శృతులేందు నిత్యకర్మల వలన పరలోకమునందు సుఖరూప ఫలములు చెప్పబడినందున మరియు వర్ణ ఆశ్రమాశ్చ స్వకర్మనిష్ఠాః ఆపస్తంభ స్మృతి చూ .2.2.3 అనగా స్వకర్మలయందు మునిగియున్న వర్ణాశ్రమావలంబి మొదలగు స్మృతి వాక్యముల ద్వారా కూడా ఈ మాట చెప్పబడినందున కూడా కర్మలు నశించునను మాట సిద్ధించుటలేదు. నిత్యకర్మలు దోహకమును కలిగించినవైయున్నందున పూర్వజన్మల యందు చేసినట్టి కర్మల ఫలమేనని చెప్పువారున్నారు. వారికి తమ స్వరూపము కంటే వేరుగా మరొక ఫలమేదియు? శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 183 లేదని చెప్పుదురు. అట్లేలైన శృతి గ్రంథముల యందు నిత్యకర్మలకు ఎటువంటి ఫలము చెప్పబడియుండలేదు. మరియు వాటి ఏర్పాటు కేవలము జీవితము గడుపుకొనుటకు మాత్రమే చెప్పబడినది. వారు అలా చెప్పుట సరిగాదు. ఏలేనా ఏ కర్మలు ఫలములనిచ్చుటకు ప్రవర్తించబడలేదో వాటికి ఫలములుండవనుట అసంభవము. మరియు నిత్యకర్మలు చేయుట వలన కలుగు శ్రమ ఇతర కర్మల ఫల విశేషమేగాని ఇతరము కాదు. ఈ మాట కూడా సిద్ధింపజేయబడదు. పూర్వ జన్మలయందు చేయబడిన పాపకర్మల ఫలము నిత్యకర్మలను అనుష్ఠించుట ఎందు కలుగు శ్రమరూపమైన దుహకము ద్వారా అనుభవించబడుచున్నదని మీరు చెప్పియున్నారు. ఆ మాట నిజము కాదు. ఏలేనా మరణకాలము సమీపించు సమయమునకు ఏ కర్మలు తమ ఫలములను కలుగజేయుటకు ఇంకా అంకురించలేదో వాటి యొక్క ఫలము ఇతర కాలముల చేత పుట్టినటువంటి శరీరము ద్వారా అనుభవించబడును అని చెప్పుట అర్థసంగతముగా లేదు. ఒకవేళ అట్లు జరగనప్పుడు స్వర్గరూపమైన ఫలమును అనుభవించుటకు చేయబడిన అగ్నిహోత్రాది కర్మల ఫలముగా పుట్టినటువంటి జన్మయందు నరకమునకు కారణరూపమైన కర్మల ఫలమును అనుభవించుటకు వెళ్ళుట గూడ యుక్తి విరుద్ధము కానేరదు. ఇంతేకాకుండా ఈ నిత్యకర్మలు అనుష్ఠించినందు వలన కలుగు దుహకరూపములైన పాపములు చేసినందువలన అనగా పాపకర్మల ఫలముగా కలుగు దుహక విశేషముగా సిద్ధించినందువలన కూడా మీరు చెప్పునది సరికాదు. ఏలైనా భిన్న భిన్న ప్రకారములుగా కలుగు దుహకము సాధన రూపమైన ఫలములనిచ్చు అనేక సంచిత పాపములకు సంబంధించినదగుటకు అవకాశమున్నను నిత్యకర్మానుష్ఠానము చేసినందువలన కలిగిన లేక కలుగుచున్న శ్రమనే వాటన్నింటి యొక్క ఫలముగా తలంచిన ఎడల శీతోష్ణాది ద్వంద్వముల యొక్క లేక రోగాదుల వలన కలుగు దుహకములను పాపకర్మల యొక్క ఫలముగా ఒప్పుకొనబడదు. మరియు అట్లు జరుగుటకు కూడా వీలులేదు. ఏలైనా నిత్యకర్మల అనుష్ఠానము వలన కలుగు శ్రమయే పూర్వమునందు చేసిన పాపకర్మల ఫలమైయున్నది. తలమీద రాళ్లు పెట్టుకుని మోయిట వలన కలుగు దుహకము దాని యొక్క ఫలము కాదు. అంతేకాకుండా నిత్యకర్మలను అనుష్ఠించినందువలన కలుగు శ్రమ రూపమైన దుహకము పూర్వజన్మలయందు చేసినటువంటి పాపకర్మల ఫలమై యున్నది అని చెప్పుట ప్రకరణ విరుద్ధముగూడా అయి ఉన్నది. పూర్వపక్షము అదెట్లు సమాధానము పూర్వజన్మలయందు చేయబడిన కర్మల ఫలమైన ఏ పాపములు తమ ఫలములనిచ్చుటకు ఇంకా ఆరంభించబడలేదో ఆ ఫలములు నశింపజాలవు. ప్రకరణము అందులో మీరు ఫలములిచ్చులకు ఆరంభించినటువంటి పూర్వము చేసినట్టి శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 184 పాపకర్మల యొక్క ఫలమునే నిత్యకర్మలను అనుష్ఠించినందువలన కలుగు శ్రమ రూపమైన దుహకమని చెప్పియున్నారు. అంతేగాని ఏ కర్మలు ఫలములనిచ్చుటకు ఇంకా ఆరంభము కాలేదో వాటి ఫలములని చెప్పియుండలేదు. పూర్వము చేసిన పాపముల నీవు కర్మ ఫలములు ఇచ్చుట ఆరంభించినవని నీవు తలంచుచున్నచో నిత్యకర్మల అనుష్ఠానము వలన కలుగుచున్న శ్రమయే అనగా ఆ శ్రమ రూపమున కలుగుచున్న దుహకమే వాటి ఫలము అట్లు విశేషించుట న్యాయము కాదు. మరియు నిత్యకర్మ విధాయకమైన శాస్త్రమును గూఢ వ్యర్థమనవలసిన స్థితి ఏర్పడును. ఏలైనా ఫలములిచ్చుటకు ఆరంభించిన పాపములు మాత్రము అనుభవించుటక ద్వారానే నశించును. అవి నశించుటకు నిత్యకర్మలు చేయనవసరము లేదు. ఇవేకాక వాస్తవముగా వేదముల చేత విధించబడిన నిత్యకర్మల వలన కలుగు శ్రమ రూపమైన దుహకము ఒకవేళ కర్మఫలము అయి ఉన్నట్లయితే అది ఆ విధించబడిన నిత్యకర్మల ఫలమే అయి ఉండవలే. ఏలైనా అది వ్యాయామము మొదలగు వాని వలెవారి యొక్క అనుష్ఠానము వలననే కలుగుచూ ఉన్నట్లుగా తోచుచున్నది. కావున అది ఇతర కర్మల ఫలమని తలంచుట యుక్తి సంగతముగా లేదు. నిత్యకర్మల వ్యవస్థ జీవించుట మొదలగు వాటి కొరకు ఏర్పాటు చేయబడినది. అందువలన నిత్యకర్మలను ప్రాయశ్చిత్తము వలె పూర్వము చేయబడిన పాపకర్మల ఫలములుగా తలంచుటకూడదు. అయినప్పటికీ ప్రాయశ్చిత్త రూపమైన దుహకము ఆ పాపరూప నిమిత్తమైన ఫలముగానే ఉండునని ఒప్పుకొనిన ఎడల జీవించుట కొరకు చేయబడు నిత్యకర్మల శ్రమరూపమైన దుహకము కూడా జీవనము మొదలగు హేతువుల ఫలమనియే చెప్పవలసియుండును. ఏలైనా నిత్యకర్మలు మరియు ప్రాయశ్చిత్త కర్మలు రెండు కూడా ఏదో యొక్క నిమిత్తముగా చేయబడుచున్నవే. వాటి రెంటియందు ఎటువంటి భేదము లేదు. ఇంతేగాక మరొక దోషమేమన నిత్యకర్మల వలన కలుగు శ్రమ మరియు కామ్యకర్మలు అనగా అగ్నిహోత్రాది కర్మల వలన కలుగు శ్రమలయందు సమానత్వమున్నందున నిత్యకర్మలు ఆచరించుట వలన కలుగు శ్రమరూపమున కలుగు దుహకమే పూర్వకృత పాప కర్మల ఫలమైయున్నది. కామ్య కర్మానుష్ఠానము యొక్క శ్రమ వలన కలుగు దుహకము దాని యొక్క ఫలము కాదు. ఇలా తలంచుటకు ఎటువంటి విశేషమైన కారణము కానరాదు. అందువలన అది కామ్య కర్మల యొక్క శ్రమజనితమైన దుఃఖము కూడా పూర్వము చేసినట్టి పాపకర్మల ఫలమేని తలంచబడును. అలా అయినట్లయితే నిత్యకర్మల యొక్క ఫలమెట్టిదో చెప్పబడియుండలేదు, మరియు వాటిని అనుష్ఠించు విధానము కూడా చెప్పబడియుండలేదు. ఆ విధానమునకు ఇతర విధమైన మార్గము లేనందున నిత్యకర్మలను అనుష్ఠించుట వలన కలుగుచున్న శ్రమరూపమైన దుహకము పూర్వకృత పాపకర్మల యొక్క ఫలమనియే చెప్పవలసి యుండును. ఈ విధముగా ఏ కల్పన చేయబడినదో అది పూర్తిగా నిరాధారమైనదని తేలిపోయినది శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 185. ఈ విధముగా ప్రకారాంతరముగా నిత్యకర్మల విధానము కల్పితమని తేలినందున మరియు నిత్యకర్మల యొక్క అనుష్ఠానమునకు సంబంధించిన శ్రమరూపమైన దుహకము తప్ప మరియొక ఫలము కలుగుచున్నదను సందేహము కలిగినచో అది కూడా ఖండించబడుచున్నది. ఇంతేకాకుండా అలా ఒప్పుకోవడంలో ప్రతిరోధమున్నది గావున ఈ వాదము ఖండింబడుచున్నది. నిత్యకర్మల అనుష్ఠానము చేయుచు ఉండి కూడా ఇతర కర్మల ఫలములు అనుభవించబడుచుండును అని ఒప్పుకొన్నచో ఆ భోగములే నిత్యకర్మల ఫలములని చెప్పవలసి వచ్చును, మరియు దానితోపాటుగా నిత్యకర్మలకు ఫలములుండవని చెప్పుచున్నావు. అందువలన నీ రెండు అభిప్రాయములు పరస్పర విరుద్ధముగానున్నవి. అంతేకాకుండా నీ మతముననుసరించి కామ్యకర్మలైన అగ్నిహోత్రాది కర్మల అష్టానము చేయుచు తంత్రము ద్వారా నిత్యకర్మలు మరియు అగ్నిహోత్రాది కర్మలు కూడా వాటితోపాటే అనుష్ఠింపబడుచుండును. అందువలన ఆశ్రమరూపమైన దోహకభోగము వలనే కామ్య అగ్నిహోత్రాది కర్మల ఫలములు కూడా క్షీణించును. అట్లేలైనా అవి దాని యొక్క వాణి యొక్క అధీనమునందే యున్నవి. కామ్య అగ్నిహోత్రాది కర్మల ఫలముగా స్వర్ణాది ప్రతరూపములైన ఫలములు లభించునని ఒప్పుకొన్నచో వాటిని అనుష్ఠించుట ఎందు కలుగు శ్రమరూపమైన దుహకము గూడా నిత్యకర్మల ఆచరణ వలన కలుగు దుహకమును గూడా నిత్యకర్మల వలన కలుగు శ్రమరూపమైన దుహకము కంటే భిన్నముగా ఉన్నదని తలంచుట ఆవశ్యకమగును. కాని ప్రత్యక్ష ప్రమాణమునకు విరుద్ధముగుట వలన అట్లు జరగనేరదు. ఏలైనా కామ్యకర్మానుష్ఠానము వలన కలుగు శ్రమరూపమైన దుహకము కంటే నిత్యకర్మానుష్ఠానము నందు కలుగు శ్రమరూప దుహకమునందు భేదమేమీయూ లేదు. అంతేకాకుండా రెండవ మతమేమన ఏ కర్మవిహితము కాదో, అనగా చేయవలసినది కాదో, మరియు ప్రతిసిద్ధము కూడా కాదో, అనగా చేయకూడనిది కూడా కాదో, అటువంటి కర్మయే వెంటనే ఫలము ఇచ్చునదైయుండును. శాస్త్ర విహితము లేక నిషిద్ధము అయిన కర్మ తత్కాలమే, అనగా వెంటనే ఫలమును ఇచ్చునది కాదు. ఒకవేళ అలా అయి ఉంటే స్వర్గాదిలోకములు కలవని చెప్పుటయందు మరియు అదృష్టఫలములు కలవని చెప్పుటయందు శాస్త్రమునకు ప్రవృత్తి యుండదు, అనగా అటువంటి మాటలు శాస్త్రము చెప్పదు. కర్మలు చేయటయందు ఎటువంటి భేదము లేనప్పుడు మరియు అంగములందుగాని మరియు ఇతి కర్తవ్యత్వము మొదలైన విశేషత్వమేమీయూ లేనప్పుడు కూడా కేవలము నిత్యాగ్నిహోత్రాది కర్మల ఫలము మాత్రము ఆ కర్మలు అనుష్ఠించుట వలన కలుగు శ్రమరూప దుహకమును అనుభవించుట వలన నశించును, అనగా క్షయమును పొందును. మరియు ఫలేచ్ఛకత మాత్రము యొక్క ఆధిక్యము వలన, అనగా ఫలమును పొందవలయనను కోరిక శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 186. తీవ్రముగా ఉన్నందువలన కామ్య మరియు అగ్నిహోత్రాది కర్మల యొక్క స్వర్గాది ఫలములు లభించును అని తలంచరాదు. అందువలన నిత్యకర్మల యొక్క అదృష్టఫలము కలుగదని తలంచుట ఎన్నడును సిద్ధించదు. అందువలన తేలిన ఫలమేమన అవిద్య కారణముగా జరుగు లేక చేయబడు సమస్తమైన శుభాశుభకర్మల యొక్క ఫలములను నిశ్శేషముగా నాశమనరించు సాధనము విద్య, అనగా జ్ఞానమొక్కటియే. అంతేగాని నిత్యకర్మానుష్ఠానము మాత్రము కాదు. అట్లేలైనా సమస్తమైన కర్మలు అవిద్య అనగా అజ్ఞానము మరియు కామభావములకములు అనగా ఫలములను పొందవలయుననడి తీవ్రమైన వాంఛ కలిగినవై ఉండును. అందుచేతనే మేము అజ్ఞాని యొక్క విషయము అనగా ప్రవృత్తి కర్మ అయి ఉన్నది మరియు జ్ఞాని యొక్క విషయము అనగా ప్రవృత్తి సర్వకర్మ సన్యాస పూర్వకమైన జ్ఞాననిష్ఠయేని సిద్ధాంతీకరించి ఉన్నాము. ఉభౌ తౌన విజానీత చు గీత 2-13 వరకు వేదా వినాశనం నిత్యం గీత 2.21 జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం గీత 3.3 యదజ్ఞానాం కర్మసంగినాం గీత 3.26 తత్వవిత్తు గుణాగుణేషు వర్తంతైతి మత్వా న సజ్జతే గీత 3.28 సర్వకర్మాణి మనసా సమ్యస్యాస్తే గీత 5.13 నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేత తత్వవిత్ గీత 5.8 మొదలగు వాక్యముల ద్వారా అజ్ఞాని మాత్రమే నేను కర్మలు చేచున్నాను అని తలంచును. జ్ఞాని అట్లు తలంచడు అని రుజువుగుచున్నది. ఆరుక్షునికి అనగా అజ్ఞానికి కర్మలు కర్తవ్యములుగా చెప్పబడినవి మరియు ఆరుఢునికి అనగా యోగమునందు లీనమయ్యున్న పురుషునికి ఉపశమము కర్తవ్యముగా చెప్పబడినది. మరియు 3 విధములగు అజ్ఞానులైన భక్తులు కూడా ఉదారులని చెప్పబడినది. కాని జ్ఞాని మాత్రము నా సర్వస్వము అని నేను తలంచుచున్నాను, ఒప్పుకొనుచున్నాను. కర్మలు చేయనట్టి సకామి అనగా ఫలేచ్ఛ రాకపోకలు కలిగియుందురు. అనన్య భక్తులు స్థిరచిత్తము గలవారై చింతనాయుక్తులే ఆత్మస్వరూపముగానున్న ఆకాశము వలె పాపరహిత పరమాత్ముడైయున్న నన్ను ఉపాసించుచుందురు. అటువంటి వారికే నేను బుద్ధియోగమును ప్రసాదింతును, దానితో వారు నన్ను పొందెదరు. కర్మలు చేయనట్టి అజ్ఞానులు తగినంత యోగ్యత కలిగియుండియు కర్మలు చేయువారుగుట వలన అజ్ఞానులుగానే యుందురు. వారు చిత్త సమాధానము మొదలు అనగా చిత్తమును స్థిరపరుచుకొనిన వారైన తరువాత కర్మ ఫలత్యాగ పర్యంతము ఉత్తరోత్తరము హీనములనబడు సాధనములు కలిగియుందురు. కలిగియున్న అజ్ఞానులగు పురుషులు మరియు ఏ సాధకులు నిర్దేశమగు అక్షరోపాసకులయ్యుందురో వారు అద్వేష్ట సర్వభూతానాం చు గీత 12.13 మొదలు 12వ అధ్యాయము నందలి అంతిమ శ్లోకము వరకు చెప్పబడిన సాధన సంపన్నులే మరియు 13వ అధ్యాయము మొదలు 3 అధ్యాయములందు చెప్పబడిన జ్ఞాన సాధనములు కూడా కలిగినవారుగా యుందురు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 187. అధిష్టానాదులైన 5 దేనికి కారణములుగా ఉన్నవో అటువంటి సమస్తమైన కర్మల యొక్క సన్యాసమును చేసియున్న వారులు మరియు ఎవరు ఆత్మ యొక్క ఏకత్వమును మరియు అకర్తృత్వమును ఎరింగియున్నారో మరియు 8 మహాత్ములు జ్ఞానము యొక్క పరినిష్ఠయందు లీనమైయున్నారో మరియు ఎవ్వరు భగవంతుని యొక్క స్వరూపము మరియు ఆత్మ యొక్క ఏకత్వ జ్ఞానమును పొందియున్నారో ఆ విధముగా భగవతత్వమును గుర్తించిన పరమహంస పరివ్రాజకులైన వారికి ఇష్టము అయిష్టము మరియు ఇష్టాయిష్ట మిశ్రిత రూపమైన 3 విధములగు కర్మఫలములు కలగనేరవు. వీరికి విరుద్ధముగా ఉండి సన్యాసమును స్వీకరించినటువంటి కర్మపరాయణులైన అజ్ఞానులు కర్మఫలమును తప్పక అనుభవించి తీరవలేయును. ఇదియే గీతాశాస్త్రమునందు చెప్పబడిన కర్తవ్యము అకర్తవ్యము అను విభజన. పూర్వపక్షము అన్ని విధములగు కర్మలను అవిద్యాజన్యములుగా తలంచుటయుక్తి సంగతముగా లేదు. సమాధానము అట్లు కాదు. బ్రహ్మహత్య మొదలగు నిషిద్ధ కర్మల వలె కర్మలన్నీ అవిద్యామూలకములే అనగా అజ్ఞానము కారణముగా చేయబడుచున్నవే. నిత్యకర్మల శాస్త్ర ప్రతిపాదితములైనప్పటికీ అవి కూడా అవిద్యతో కూడియున్న పురుషుని ద్వారా చేయబడు కర్మలే. ఏ విధముగా ప్రతిషేధించబడిన శాస్త్రము ద్వారా చెప్పబడినప్పటికీ అనర్థమునకు కారణరూపములైన బ్రహ్మహత్యాది నిషిద్ధ కర్మలు అవిద్య మరియు కామము మొదలగు దోషములతో కూడియున్న పురుషుని చేతనే చేయబడుచున్నవో అట్లేలేనా? వారియందు మరో విధముగు ప్రవృత్తి కలుగనేరదు. అదే విధముగా నిత్య నైమిత్తికములు మరియు కామ్యాది కర్మలు కూడా అవిద్య మరియు కామముతో కూడియున్న పురుషుని చేతనే చేయబడుట సాధ్యమగుచున్నది. పూర్వపక్షము కాని ఆత్మను దేహాదుల కంటే వేరుగా ఉన్నట్లుగా ఎరుంగకుండా నిత్యనైమిత్తికాది కర్మలయందు ప్రవృత్తి కలుగుట సంభవము కాదుగదా. సమాధానము అలా చెప్పుట సరికాదు. ఏలేనా? ఆత్మ దేనికి కర్త కాదో అటువంటి నడుచుట రూపమైన కర్మలయందు గూడా అజ్ఞానులకు నేను చలన రూపమైన కర్మలు చేయుచున్నాను అను చిత్త వృత్తి చూడబడుచున్నది గదా. శరీరాదులేందు కలిగియున్న అహంభావము గౌణమైనదే గాని మిథ్య కాదు అని అన్నచో అట్లనుట సరికాదు. ఏలేనా? అలా అన్నందువలన అనగా అలా లంచినందువలన వారి కార్యములందు గూడా గౌణత్వము సిద్ధించును. పూర్వపక్షము ఓ పుత్రక నీవు నా ఆత్మమే అయి ఉన్నావు అన్నట్లుగా ఇదిగో ఈ శృతివాక్యముననుసరించి తన పుత్రుని యందు తండ్రికి అహంభావము ఉండును మరియు ప్రపంచమునందు గూడా ఈ గోవు నా ప్రాణము అనబడుచున్నట్లుగా ప్రియమైన వస్తువునందు శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 188 అహంభావము ఉంటున్నట్లుగా చూడబడుచున్నది. ఆ విధముగానే తన శరీరము మొదలగు వస్తువుల యందు గూడా అహంభావము గౌణమే. ఇలాంటి చిత్తవృత్తి మిథ్య కాదు. మిథ్యాప్రతీతి అనగా ఏ చిత్తవృత్తి స్థాణువు స్తంభము మరియు పురుషుని యందు గల భేదమును గుర్తించక స్థాణువునే పురుషునిగా తలంచునో అది మిథ్యాప్రతీతి ఎనబడును. సమాధానము అట్లు చెప్పుడా సరికాదేలేనా? గౌణభావ ప్రయోగములు స్తోపమ శబ్దము ద్వారా అధికరణము అనగా ముఖ్య వస్తువును స్తుతించుట కొరకు చెప్పబడును. అందువలన గౌణ ప్రతీతి వలన ముఖ్య వస్తువు యొక్క కార్యము సిద్ధించదు. దేవదత్తుడు సింహము అని ఎవ్వరైనా అన్నచో లేక ఆ బాలకుడు అగ్ని అన్నచో దేవదత్తుడు సింహమువలే క్రూరత్వము మరియు బాలుడు అగ్నివలే పింగళ వర్ణము కలిగియున్నాడని చెప్పుట స్తుతి కొరకు. సమానత్వమును చూపించుటకేగాని దేవదత్తుని సింహరూపమైన అధిష్టానమును స్తుతించుటకే చెప్పబడుచున్నది. ఏలేనా? గౌణ శబ్దము లేక గౌణ జ్ఞానము ద్వారా ఎవడును సింహము చేయు కార్యము అనగా ఏదో ఒక జంతువును చంపి తినివేయుట లేక అగ్ని యొక్క కార్యము అనగా దేనినో కాల్చి మసిగా చేయుట సిద్ధింపజేయబడదు. కాని మిథ్యా ప్రత్యయము యొక్క కార్యము జన్మ మరణ రూపమైనది అనర్థమును మనుష్యునకు అనుభవింపజేయును అనగా అనర్థమును కలిగించునదైయున్నది. అంతేగాని నిజముగా దేవదత్తుడు సింహము కాదు మరియు అట్లే బాలకుడు అగ్నియు కాదని గౌణ ప్రతీతికి సంబంధించినదిన విషయమును మనుష్యుడు శ్రోత ఎరుంగును పైన చెప్పిన విధముగానే శరీరాది సంఘాతమునందు గూడా ఆత్మభావము గౌణమే అయినట్లయితే శరీరాది అవయవ సంఘాతరూపమైన గౌణ ఆత్మ ద్వారా చేయబడిన కర్మలు అహంకారము చేత ముఖ్య విషయమైన ఆత్మచేత చేయబడినవి కావని ఒప్పుకొనబడును. ఏలేనా? గౌణసింహము అనగా దేవదత్తుడు మరియు గౌణమైన అగ్ని అనగా బాలకుని ద్వారా చేయబడిన కర్మలు ముఖ్యమైన సింహము మరియు ముఖ్యమైన అగ్నికి సంబంధించిన కర్మలుగా తలంచబడవు మరియు ఆ సింహము యొక్క క్రూరత్వము మరియు వేడి ద్వారా అగ్ని యొక్క ఏ ముఖ్య సింహము మరియు ఏ ముఖ్యమైన అగ్ని యొక్క కార్యములు చేయబడజాలవు. ఏలేనా, అవి కేవలము గౌరవార్థము చెప్పబడినవి గావున శక్తిహీనములేనవే. దేవదత్తుడు బాలకుడు కూడా, నేను సింహమును కాదనియు, నేను అగ్నిని కాదనియు, మరియు సింహము చేయు కర్మ నాది కాదనియు, అగ్ని చేయు కర్మ నాది కాదనియ ఎరుంగుదురు. ఈ విధముగానే శరీరాదులయందు గౌణభావము ఉన్నచో ఆ శరీర సంఘాతమ చేయు కర్మలు ముఖ్య ఆత్మనేయున్న నాకు సంబంధించినవి కావను ప్రతీతి కలిగియుం యుండవలసినది. అట్లుగాక నేను కర్తను, ఆ కర్మలు నావి అనుభావము ఉండరాదు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 189. అందువలన ఇచ్చట సిద్ధించినదేమన, శరీరమునందు ఆత్మభావము గౌణము కాదు, మిథ్య అనగా భ్రాంతి. తన స్మృతి, తన కోరిక మరియు తన ప్రయత్నము మొదలగు తన కర్మసాధనముల ద్వారానే ఆత్మకర్మలు ఆచరించుచున్నది అని తలంచువారి మాట నిజము కాదు. ఏలేనా, ఇవన్నీ మిథ్యా ప్రతీతి అనగా నిజముగా లేకపోయినను ఉన్నట్లుగా తలంచిన కారణముగా జరుగుచున్నట్లుగా అనగా చేయబడుచున్నట్లుగా తోచుచుండును. అనగా స్మృతి, కోరిక మరియు ప్రయత్నము మొదలగునవన్నీయు మిథ్యా ప్రతీతి అనగా భ్రాంతి వలన జరుగు ఇష్ట అనిష్ట రూపములైన అనుభూతి రూపములైన కర్మఫలజనితములైన సంస్కారముల కారణముగానే జరుగుచుండును. ఏ విధముగా ఈ అనగా ఇప్పుడున్న జన్మయందు ధర్మము అధర్మము మరియు వాటి ఫలముల అనుభవము అనగా సుఖదుహఖాదులు శరీరమునందు ఆత్మబుద్ధి చేతను మరియు రాగద్వేషాదుల కారణముగా చేయబడినవగుచున్నవో అట్లే భూతపూర్వ జన్మమునందు మరియు అంతకు పూర్వపు జన్మలయందు కూడా ఉండియున్నది. ఈ న్యాయముననుసరించి ఆగతించిన మరియు ఆ రోబోవు జన్మమరణ రూపమైన సంసారము అనాది అనియు అవిద్యాకృతమనియు తలంచవలేయును. ఇంత విచారణ తరువాత సిద్ధించినదేమనా? జ్ఞాననిష్ఠయందు సర్వకర్మలను సంన్యసించుట ద్వారా సంసారము పూర్తిగా నివర్తించును. ఏలేనా, దేహాభిమానము అవిద్యారూపమైనది అనగా దేహమే నేనను భావము అజ్ఞానము వలన కలుగుచున్నదేగాని నిజము కాదు. అందుచేత ఆ భావము పూర్తిగా నివృత్తి చెందినప్పుడు మరొక శరీరము లభించని కారణముగా జన్మ మరణ రూపమైన ప్రపంచము తోచనే తోచదు. శరీరాదులయందు ఏ ఆత్మాభిమానమున్నదో అది అవిద్య కారణముగా కలుగుచున్నది. ఏలేనా, ఈ ప్రపంచమునందు కూడా నేను గోవు మొదలగు వాటికంటే భిన్నముగా ఉన్నాను మరియు గోవు మొదలగు వస్తువులన్నీ నాకంటే భిన్నముగా ఉన్నవి అని ఈ విధముగా తలంచు ఏ మనుష్యుడైనను అవన్నీ నేనే అయి ఉన్నానను అనుభావమును కలిగియుండడు. అలా ఎరుంగని వాడు మాత్రమే స్తంభమునందు పురుషుని భ్రాంతివలె అవివేకము చేత దేహాదులేయందు నేను అనగా ఈ దేహమే నేను అను ఆత్మభావము కలిగియుండును. కాని వివేకముతో సర్వమును గుర్తించినవాడు అలాంటి భావమును కలిగియుండడు. మరియు పుత్రునియందు, ఓ పుత్ర నీవు నా ఆత్మవే అయి ఉన్నావు అను పుత్రుని యందు ఆత్మరూపబుద్ధి ఏదైతే ఉన్నదో అది జన్య జనక సంబంధమును కలిగియున్న కారణముగా ఏర్పడినట్టి గౌణబుద్ధి అయి ఉన్నది. ఆ గౌణ ఆత్మరూపుడైన పుత్రునితో భోజనాదుల వలె ఏ విధముగా పుత్రుడు భుజించినందున తండ్రి తృప్తిని పొందలేడో అనగా తండ్రి యొక్క ఆకలి. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 190. తీరదో ఆ విధముగానే గౌణ ఆత్మ వలన ముఖ్య ఆత్మ యొక్క ఏ కార్యము కూడా జరగనేరదు. ఏ విధముగా గౌణ సింహము మరియు గౌణ అగ్నిరూపమైన దేవదత్తుడు మరియు బాలకుడు మొదలగు వారి ద్వారా ముఖ్య సింహము మరియు ముఖ్య అగ్ని ద్వారా జరుగు కార్యములు జరగబడవో అట్లు పూర్వపక్షము స్వర్గము మొదలగు అదృష్ట పదార్థముల కొరకు కర్మలు చేయమని చెప్పునట్టి శృతి ప్రమాణమున్నందున దేహము ఇంద్రియములు మొదలగు గౌణ ఆత్మల ద్వారా ముఖ్య ఆత్మ యొక్క కార్యములు జరుగుచున్నట్లు రుజువగుచున్నది కదా. ఎన్నచో అలా చెప్పుట సరికాదు. ఏలేనా, వాటి యొక్క ఆత్మత్వము అవిద్యాజనితము, అనగా దేహము, ఇంద్రియములు మొదలగునవి గౌణ ఆత్మలు కాదు, కేవలము మిథ్యారూపములు అనగా శుద్ధ కల్పితములు. సమాధానము, పూర్వపక్షము అయితే మరి వీటియందు ఆత్మభావము ఇట్లు కలుగుచున్నది. సమాధానము మిథ్యా ప్రతీతి కారణముగా సంగరహితమైన ఆత్మతో లేని సంగతిని అనగా సంబంధమును కల్పించి వాటియందు ఆత్మభావము కల్పించబడుచున్నది. అట్లేలైనా అలాంటి మిథ్యా ప్రతీతి ఉండగానే వాటియందు ఆత్మభావరూపమైన సత్తా అనగా శక్తి కల్పించబడుచున్నది. అట్టి అభావము చేత ఆత్మభావమునకు గూడా అభావత్వమే కలుగుచున్నది. అభిప్రాయమేమన, మూర్ఖులు అయిన మరియు అజ్ఞానులు అయిన వారు మాత్రమే తమ అజ్ఞానకాలమునందు, అజ్ఞానస్థితియందు మాత్రమే నేను గొప్పవాడను, నేను అందమైనవాడను అననటువంటి దేహము, ఇంద్రియములు మొదలగు వాటియందు ఆత్మాభిమానము అనగా అవియే ఆత్మానుభావమును కలిగియుందురు. కాని నేను దేహము మరియు ఇంద్రియముల సమూహమును కాను అని తలంచునట్టి వివేకము గలవారికి అట్టి స్థితియందు దేహాదులేయందు ఆత్మాభిమానము ఉండదు. అందువలన మిథ్యాప్రతీతి లేనందున దేహాత్మబుద్ధి గూడా లేనందున దేహాదులేయందు ఆత్మబుద్ధి అవిద్యాజనితమైనదేగాని గౌణ ఆత్మబుద్ధి కాదని సిద్ధించుచున్నది. వేటి యొక్క సమానత్వము మరియు విశేషత్వము వేరువేరుగా ఉండునని తెలియబడునో అటువంటి సింహము మరియు దేవదత్తులేయందు లేక అగ్ని మరియు బాలకునియందు గూడా గౌణ ప్రతీతి లేక గౌణ శబ్ద ప్రయోగము కుదురును. సమానత్వము మరియు విశేషత్వమును వేరువేరుగా గుర్తించజారనప్పుడు వాటి భేదమును తెలుసుకొనుట సంభవము కాదు. శృతిని ప్రమాణరూపముగా స్వీకరించినందువలన మీరు చెప్పినది సరికానేరదు. ఏలేనా, దాని యొక్క ప్రమాణము అదృష్ణ వస్తువులకు సంబంధించినది, అనగా ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా లభించినటువంటి అగ్నిహోత్రాదుల యొక్క సాధ్య సాధన సంబంధముల విషయమునందే శృతులు ప్రమాణములగును. ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా లభించినట్టి శ్రీమద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం 191 విషయముల ఎందు కాదు. ఏలేనా, శృతుల యొక్క ప్రమాణత్వము అదృష్ట వస్తువులను చూపించుటకు మాత్రమే ఉపయోగపడును, అనగా అప్రత్యక్షముగా ఉన్న విషయములను ప్రత్యక్షము చేయుటయే దాని పనియ్యున్నది. కావున దేహాదులయందు ప్రత్యక్షముగానే మిథ్యాజ్ఞానము వలన కలుగు అహం ప్రతీతిని గౌణమని ఒప్పుకొనుటకు దరదు. ఏలేనా, అగ్ని చల్లగా ఉన్నది లేక ప్రకాశము లేనిదిగా యున్నది అని చెప్పునటువంటి వందల కొలది శృతులు గూడా ప్రమాణరూపముగా ఒప్పుకొనబడవు. అగ్ని చల్లగా ఉన్నదని లేక ప్రకాశరహితముగా యున్నదని శృతి చెప్పుచున్నట్లయితే శృతికి ఆ సందర్భమున వేరు అర్థము కలదని ఒప్పుకొనవలసి యుండును. ఏలేనా, ఇతర విధములుగా దాని యొక్క ప్రమాణత్వము సిద్ధించనేరదు. కాని ప్రత్యక్షము మొదలగు ఇతర ప్రమాణములకు విరుద్ధముగా లేక శృతియే తాను చెప్పిన దానికి విరుద్ధముగా శృతికి అర్థమును కల్పించుట సరికాదు. పూర్వపక్షము కర్మలు మిథ్యాజ్ఞానముతో కూడియున్న పురుషుని ద్వారానే చేయబడునవైయున్నవి, అలా ఒప్పుకొనినందువలన వాస్తవముగా కర్త యొక్క లేమి కలుగుచున్న కారణముగా శృతి యొక్క అప్రమాణకత్వము సిద్ధించుచున్నది అని అన్నచో సమాధానము కాదు. ఏలేనా, బ్రహ్మవిద్యయందు దాని సార్థకత్వము సిద్ధించుచున్నది. పూర్వపక్షము కర్మలను విధించినట్టి శృతివలె బ్రహ్మవిద్య విధాయకమైన శృతి యొక్క అప్రమాణకత్వము సిద్ధించుచున్నదని చెప్పినచో సమాధానము అట్లు చెప్పుట సరికాదు. ఏలేనా, దానిని బాధించు వస్తువు అనగా దానిని లేకుండా చేయు వస్తువు ఈ మూడు లోకములందును లేదు. అనగా ఏ విధముగా బ్రహ్మవిద్యా విషేకమైన శృతి ద్వారా ఆత్మసాక్షాత్కారము కలిగిన పిమ్మట దేహాదులేయందు ఆత్మబుద్ధి బాధించబడుతుందో, అనగా దేహాదులే నేనను బుద్ధి నశిస్తుందో, ఆ విధముగానే ఆత్మయందే ఉండునటువంటి ఆత్మభావము యొక్క బోధ అనగా జ్ఞానము ఇవ్వని ద్వారాను ఏ కాలమునందును ఏ విధముగాను బాధించబడదు. అట్లేలైనా ఈ ఆత్మజ్ఞానము స్వయముగానే ఫలరూపమైనది, దానికంటే వేగా ఎటువంటి ఇతర ఫలము లభించబోదు. అసలు లేదు. ఏ విధముగా అగ్ని ఉష్ణత్వము అనగా వేడిమి మరియు ప్రకాశమును కలిగియుండునో ఆ విధముగానే బ్రహ్మజ్ఞానము మోక్షమును ఫలమును కలిగియుండును. ఇంతే తప్ప వాస్తవముగా కర్మలను విధించు శృత గూడా అప్రామాణికము కాదు. ఏలైనా అది పూర్వ స్వాభావికమైన ప్రవృత్తులను ఆపి తరువాత క్రొత్త శాస్త్రీయమైన ప్రవృత్తులను కలిగించును. చివరకు అంతఃకరణ శుద్ధి ద్వారా సాధకునికి అంతరాత్మను సాక్షాత్కరింపజేయనట్టి ప్రవృత్తిని కలిగించును. అందువలన ఉపాయము అనగా శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 192. సాధన మార్గము మిథ్యే అయినప్పటికీ ఉపేయము అనగా సాధ్య వస్తువు అనగా బ్రహ్మ యొక్క సత్యత్వము వలన ఉపాయము కూడా సత్యమే యగును. అదెట్లన విధి వాక్యము యొక్క అంతమునందు చెప్పబడేది అర్థవాద వాక్యముల యొక్క సత్యత్వము ఎట్లు ఒప్పుకొనబడుచున్నదో అట్లు లోక వ్యవహారమునందు కూడా పిచ్చివానికి లేక పసిబాలురు మొదలగు వారికి ఆహారము పెట్టుటకు లేక పాలు వగైరా త్రాగించుటకు ఆహారము తినినందువలన మరియు పాలు త్రాగినందువలన జుట్టు పెగునను మాయమాటలు చెప్పబడునో అట్లు. చూ సూరదాసు మా కబహి బడ్జగీ చోటి అనగా కృష్ణుడు అమ్మా నా జుట్టు ఎప్పుడు పొడుగుగా పెరుగును. యశోద బాగా ప్రాలు త్రాగినప్పుడు. సి మరియు ఆత్మజ్ఞానము కలుగుటకు పూర్వము దేహాభిమాన రూపమైన ప్రత్యక్షాది ప్రమాణముల యొక్క ప్రమాణత్వము వలె ప్రకారాంతరముగా ఉన్నటువంటి కర్మలను విధించినట్టి శృతుల యొక్క స్వయం సిద్ధమైన ప్రమాణము సిద్ధించును. ఆత్మ స్వయముగా ఎటువంటి క్రియలు చేయనప్పటికీ సామీప్యత్వము ద్వారా క్రియలు చేయుచున్నట్లుగా తోచుచుండును. దీనినే ఆత్మ యొక్క కర్తృత్వమని సామాన్యులు తలంచుచుందురు. అదెట్లన రాజుగారు స్వయముగా యుద్ధము చేయనప్పటికీ ఆయన యొక్క సాన్నిధ్యము చేత ఇతర వీరులు యుద్ధము చేయుచుందురు. అది చూచి జనులు రాజుగారు యుద్ధము చేయుచున్నారని చెప్పుచుందురు. మరియు అతడు విజయమును పొందినాడు లేక ఓడిపోయినాడు అని కూడా అందురు. అదే విధముగా సైన్యాధికారి కూడా తన ఆజ్ఞల ద్వారానే యుద్ధము చేయును. అయినప్పటికీ రాజుగారు మరియు సైన్యాధిపతికి కూడా యుద్ధమును క్రియతో సంబంధమున్నట్లుగా చూడబడుచున్నది. ఏ విధముగా ఋత్విక్ అనగా యజ్ఞము చేయువాని కర్మలు యజమానివిగా తలంచబడుచుండునో ఆ విధముగానే దేహాదులు చేయు కర్మలన్నీ ఆత్మకే చెందియుండును. అట్లేలైనా దేహాదులు చేయు కర్మ ఫలములన్నీ ఆత్మకే లభించుచున్నవి. ఏ విధముగా సూదంటురాయి తనంతట తానుగా ఎటువంటి క్రియలు ఆచరించదు. అయినప్పటికీ ఆ సూదంటురాయి యొక్క ఆకర్షణ వలననే ఇనుప చక్రములు తిరుగుచున్నవి. అందువలన చక్రము తిరుగుచున్నందువలన జరుగు క్రియకు సూదంటురాయియే కర్త. ఆ విధముగానే ఆత్మకు కూడా కర్తృత్వము ప్రాప్తించుచున్నది. కాని అలా చెప్పడము మరియు ఒప్పుకొనుట సరికాదు. ఏలైనా అలా ఒప్పుకొనిన ఎడల క్రియ చేయనివానిని కారకముగా ఒప్పుకొనవలసి వచ్చును. కారకములు అనేక విధములుగా ఉంటాయని చెప్పినప్పటికీ ఇలా ఆత్మకు కర్తృత్వము కలదని చెప్పుట సరికాదు. ఏలేనా రాజులు మొదలగువారి ముఖ్యమైన కర్తృత్వము చూడబడుచున్నది, అనగా రాజుగారు అవకాశము వచ్చినప్పుడు స్వయముగా కూడా యుద్ధము. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 193 చేయును. అటుపైన యుద్ధము చేయు వీరులకు ధనము బహుమానములు ఇచ్చుట ద్వారా గూఢ రాజుగారికి ముఖ్య కర్తృత్వము కలుగుచున్నది. అదే విధముగా యుద్ధ క్రియ యొక్క ఫలమైన జయపరాజయములు ఆయనకే చెందుచున్నవి. ఆ విధముగానే యజ్ఞయాగాదులు చేయు యజమానికి కూడా ప్రధానమైన ఆహుతి ఆయనయే ఇచ్చుచున్నాడు గావున, మరియు యజ్ఞమును ఆచరించు ఋత్వికులకు దక్షిణ మొదలగునవి ఇచ్చుచున్నందున నిస్సందేహముగా ముఖ్య కర్తృత్వము ఆయనకే చెందుచున్నది. క్రియలు చేయనట్టి వస్తువులు లేక పురుషులయందు చూడబడుచున్న కర్తృత్వము గౌణమైనదేగాని ముఖ్యమైనది కాదని పై చర్చ ద్వారా నిశ్చయమగుచున్నది. రాజుగారు మరియు యజమాని మొదలగువారియందు సొంత వ్యాపార రూపమైన ముఖ్య కర్తృత్వము లేకుండియున్నచో వారి సాన్నిధ్య మాత్రము చేతనే వారియందు ముఖ్య కర్తృత్వము ఒప్పుకొనవచ్చును. అదెట్లనా ఇనుప చక్రమును త్రిప్పుటయందు సూదంటురాయి యొక్క సాన్నిధ్య మాత్రము చేత సూదంటురాయియందు ముఖ్య కర్తృత్వము చూడబడుచున్నది. కాని సూదంటురాయవలే రాజుగారు మరియు యజమాని యొక్క వ్యాపారములు క్రియలు లేవనుట కుదురుట లేదు. అందువలన సాన్నిధ్య మాత్రమున కలుగు క్రియలు మరియు ఆ క్రియల వలన కలుగు కర్తృత్వము కూడా గౌణమైనదేనని చెప్పబడును. అలా అయినందువలన ఆ క్రియల వలన కలుగు ఫలము గూడా గౌణమైనదే యగును. ఏలేనా గౌణకర్తచే ముఖ్య క్రియ చేయబడదు, అందుచేత ఎటువంటి క్రియలు చేయనట్టి ఆత్మదేహాదులు చేయు క్రియలు కారణముగా కర్త భోక్త యగుననుట కేవలము భ్రాంతి జన్యమైనదియే యని చెప్పబడుచున్నది. కాని భ్రాంతి వలన అంతయు జరుగుచున్నట్లుగా తోచుచుండును. అదెట్లన స్వప్నమునందు మరియు గారడీవాణి మాయందు అంతా జరుగుచున్నట్లుగా తోచుచున్నది గదా. కాని దేహాదులయందు ఆత్మబుద్ధి రూపమైన అజ్ఞాన సంతతి నశించినప్పుడు సుషుప్తి మరియు సమాధి మొదలగు అవస్థలయందు కర్తృత్వము భోక్తృత్వము మొదలగు అనర్థములు కనిపించుటలేదు. ఈ విధముగా విచారణ జరిపినందువలన సిద్ధించినదేమన ఈ ప్రపంచమంతయు భ్రమ మరియు మిథ్య జ్ఞాన నిమిత్తకమైనదియేగాని నిజముగా ఉన్నది కాదు. అందువలన సంపూర్ణ తత్వజ్ఞానము కలిగినప్పుడు ఈ ప్రపంచమంతయు పూర్తిగా నివృత్తిని చెందును. ఈ 18వ అధ్యాయమునందు సమస్తమైన గీతాశాస్త్రము యొక్క అర్థమును ఉపసంహరించి అనగా ముగించి మరల విశేషముగా ఈ అంతిమ శ్లోకమునందు శాస్త్రం యొక్క అభిప్రాయమును దృఢపరచుట కొరకు సంక్షేపముగా ఉపసంహరించి ఇప్పుడు శాస్త్ర సంప్రదాయ విధానమును చెప్పుచున్నారు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 194 18.67 నాతపస్కాయన చాసుశ్రుషవే వాచ్యం నచైదం నాభక్తాయ కదాచన మాం యో రెండు భ్యసుయతి, అనగా నీ మేలుకొరకే అనగా నీకు ఈ సంసారబంధము లేకుండునట్లుగా చేయగలందులకు చెప్పబడిన ఈ శాస్త్రము తపము చేయనట్టి మనుష్యునకు వినిపించరాదు. ఈ విధముగా వాచ్యం అను వ్యవధానముతో కూడియున్న పదముతో నా పదమునకు సంబంధము కలదు. తపము చేసిన వాడైనను ఎవడు భక్తుడు కాడో అనగా గురువు మరియు దేవతలయందు భక్తిభావము కలిగి ఉండడో అటువంటి వానికి ఎన్నడును ఎట్టి స్థితియందును ఈ గ్రంథమునందలి శ్లోకములను వినిపించరాదు. భక్తుడయ్యుండియు మరియు తపము చేసినవాడైయున్నను ఎవడు వినుటకు సిద్ధముగా లేడో వానికి కూడా వినిపించరాదు. మరియు ఎవడు వాసుదేవుడనైన నన్ను ప్రాకృత మనుష్యునిగా తలంచి నాయందు దోషదృష్టి గలవాడేయుందును. నన్ను ఈశ్వరునిగా గుర్తించినందున నాయందు ఆత్మప్రశంస అనగా నన్ను నేనే పొగడుకొనుట మొదలగు దోషములను ఆరోపించుచుండును. నా ఈశ్వరత్వమును సహించలేకయుండును. అట్టివాడు గూడా ఈ గీతాశాస్త్రమును వినుటకు తగినవాడు కాడు. అందుచేత అట్టివానికి గూడా ఈ గీతాశాస్త్రమును వినిపించరాదు. పై వాక్యముల అర్థమును తెలుసుకొనినప్పుడు ఈ శాస్త్రమును భగవంతునియందు భక్తి భావము గలవానికి, తపము చేసినవానికి ఈ శాస్త్రమును శ్రద్ధాభావముతో వినగోరినవానికి, మరియు వాసుదేవుని యందు దోషదృష్టి లేనట్టివానికి వినిపించవలేయును. ఇతర స్మృతి గ్రంథములేందు కూడా మేధావికి మరియు తపస్వికి ఈ విధముగా ఈ ఇరువురి మధ్య భేదము చూడబడుచున్నది. అందువలన శ్రద్ధాభావము గల మరియు భక్తిభావము కలిగియున్న తపస్వికి లేక ఈ మూడు గుణములు కలిగియున్న మేధావికి మాత్రమే ఈ శాస్త్రమును వినిపించవలేయును. శుశ్రూష మరియు భక్తిభావము లేనటువంటి తపస్వికిగాని మేధావంతునికిగాని వినిపించరాదు. భగవంతునియందు దోషదృష్టి గలవాడు సర్వగుణ సంపన్నుడైనను వానికి వినిపించరాదు. గురువుగారి సేవజీవానికి మరియు భక్తిభావము గల పురుషునికి మాత్రమే వినిపించవలేయును. ఈ విధముగా ఈ శాస్త్రము శాస్త్ర సంప్రదాయమునకు కట్టుబడియున్నది. ఇప్పుడు ఈ శాస్త్ర పరంపరను ముందుకు నడిపించుటకు ప్రయత్నించు వారికి కలుగు ఫలమును చెప్పుచున్నారు. 18.68 ఏమం పరమం గుహ్యం మద్భక్తష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశేహ. అనగా పరమ కళ్యాణమే ఫలముగా గల మానవుడు ఈ పైన చెప్పబడిన కృష్ణార్జున సంవాద రూపముగాయున్న అత్యంత గుప్తమైన గీతా గ్రంథమును నాయందు భక్తిభావము శ్రీమద్భగవద్గీత శ్రీ శంకరం యథాతథం 195 కలిగియున్న భక్తులకు వినిపించునో అనగా గ్రంథరూపమునగాని లేక అర్ధరూపమునగాని నేను చెప్పినట్లుగా వినిపించునో. ఇచ్చట మరల భక్తిని గురించి చెప్పుటచేత మానవుడు కేవలము భగవంతునియందు గల భక్తిభావము చేతనే శాస్త్రమును వినిపించుటకు అర్హత కలిగియుండునన్న భావము తోచుచున్నది. ఆతడిట్లు వినిపించునో చెప్పుచున్నారు. నాయందు పరాభక్తి కలిగి అనగా నేను పరమ గురువైనటువంటి భగవంతుని సేవ చేయుచున్నాను అని తలంచి ఎవడు దీనిని వినిపించునో వానికి నేనే ఆతనికి లభించుటయేను ఫలము కలుగును అనగా నిస్సందేహముగా ముక్తుడగును. ఈ విషయమునందు సంశయించవలసిన పని లేదు. మరియు 18.69 నచ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః నచ మే తస్మాదన్యః ప్రియతరో భువి భవిత. అనగా ఈ గీతాశాస్త్ర పరంపరను పోషించినట్టి భక్తుడు అందరికంటే ఎక్కువగా నాకు ప్రియమైన కార్యము చేయువాడగుట వలన నాకు అందరికంటే మించిన ప్రియమైన వాడగును. అనగా అతడు నాకు అత్యంత ప్రియమైన కార్యము చేయువాడగును. అట్టివాడు నాకు వర్తమాన మరియు భవిష్యత్ కాలమునందు కూడా అత్యంత ప్రియమైనవాడుగా ఉండును. మరెవ్వడైనా 18.70 అధ్యేష్యతే చయ్యైమం ధర్మ్యం సంవాదమావయోహ జ్ఞానయజ్ఞేన నాహమిష్ట శ్యామితి మే మత్యః. అనగా మానవుడు ఈ మా ఇరువురి సంవాద రూపమైన ఈ ధర్మయుక్తమైన గీతా గ్రంథమును పఠించునో ఆతని ద్వారా నేను జ్ఞానరూప యజ్ఞముతో పూజింపబడుదును. విధి యజ్ఞము, జప యజ్ఞము, ఉపాంసు యజ్ఞము మరియు మానస యజ్ఞము, ఈ నాలుగు యజ్ఞములలో జ్ఞానయజ్ఞము మానసము. అందువలన అది అన్ని యజ్ఞముల కంటే శ్రేష్టమైనది. అందువలన ఆ జ్ఞానయజ్ఞము యొక్క సమానత్వము వలన గీతాశాస్త్రము యొక్క అధ్యయనము శ్రేష్టమైనది. ఈ గీతాశాస్త్రమును అధ్యయనము చేయట వలన కలుగు ఫలము విధి రూపమైనది. అనగా దీని యొక్క ఫలము దేవతాది విషయ సంబంధమైన జ్ఞాన యజ్ఞముతో సమానముగా ఉండును అని కూడా తలంచవచ్చును. అలాంటి అధ్యయనము వలన అనగా అట్టి జ్ఞానేజము ద్వారా నేను పూజింపబడుదును. ఇదియే నా నిశ్చయము. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 196. మరి శ్రోతకు ఎటువంటి ఫలము లభించినన్నచో చెప్పుచున్నారు.